ఠామాయ మా విశ్వతో భరా భారా రాన్ వాసవే ఠామాయ అర్జంత సంమరుత స్వార్గా ఆస్తాయ శ్రోతవాస ఆయింద్రాహువా ఓ ప్రవా ఆయింద్రాయ వృద్రహాయ ఆయ ప్రాయగాయాంజో ఉపక్షాయ అచే అగ్ని శిరాయే సోమద్రథ అచేతియా నాయి సాయ కాయతే అవహాయ అవ్యాహనా సోమద్రథ ఇంద్రా charajade hava hoye na voitega dugaye tamaheda yavajeram tobe soshmaha voitrem pate somaham abevahade nana sutam yathavasam oi sahaye mama damahika magatame mahamaram oi sahainam sachade deva devam atendu satya indravo va jansaho haye samanahavah దేశాకవే నామదర్జామేధర్మా ప్రజ్ఞా సమాయ సమాయ రాహాయాద అరాహ పాదే మన్యమాంతా చిత సమాయ రాయాహత వా అరే పాసస్సదేత సహ స్వాదరే మన్యమాంతః వా హితః గోరః విరథానాయ వాసత్పాదే అతారాజే వాసత్పాదే ఆమేత ప్రాయస్వంతా సుతాయ రావా పుత్రాసోనా ఇతరం వా జాసాదాయ మంగాయ ఠాహం వా Ah. సాయుగ్వే సోరణ సహయో విశ్వాయిర సోరణ సయోగ్వే అయారుణ్యా విశ్వాడా సాయి దారే సాయోగ్వాభే సోరణా సాయోగ్వాభే ధారా పృష్ఠా స్యారా దదాయ పునానా ప్రషాహరే విశ్వాయ ద్రో పాపర్యా సారే గ్వాభే సప్తాసీయే భాహైరా గ్వాహవాహయే అభితందేవం సవితారం ఔహౌహవాహయే ఓనాయో కవిగ్రాహతోహం ఆర్చామి సా ంగ్రామాభి ప్రియం మాధ్వాయాద్యో తవే మహాని దేవా దేవా కృపా ఘృత్యభ్రాట్ మనసోగ్రాహోజేట ఆయో వానాశ సర్పేష అహవహ అగ్నిష్టపదే అగ్నిర్మాన్యేదాస్వంతం వాసోను సహసో జాతా వేదాసం విప్రాం జాతా వేదాసం యావద్వయాసోవద్వారః దేవా దేవాచేయా కృపాః కృతాః సమద్రిణం అవయంద్రా ప్రథమం వేయం దేవే ప్రవాయం గృహం దేవాసవసాబ్రాణా విశ్వా అభ్యదాయ అమాజదా విధేయోద్రం సతాగ్రహతః ఇరాయిషవత్తః అపయంద్రా ప్రథమం వా ప్రియం దేవే ప్రవాచ్యం గృహం యో దేవాస్యాః సవసాబ్రాః ఋణాస విశ్వాం అభ్యదాయ మమాజసా విధేయోద్రం సతాగ్రహతః ఓం ఐంద్రం ఇంద్రపుచ్చం పర్వా సమాప్తం పవమానం పర్వా ప్రారంభ ఓం ఉద్భ్రమ్యాయ మియాదా Yeah. సమధారయ వయేంద్ర యా విశ్వాదా

హరిరేతోహయ సాహదో హయే